విద్యుత్ పుస్తకం 7వ భాగం. డూఫే ఈ ప్రయోగాన్ని చేశాడు. 2 బెండు ముక్కలను తిన్నగా క్రిందకు వేలాడదీశాడు. గాజు కడ్డీని రుద్ది ముందుగా 1 బెండును తాకాడు, తరువాత 2వ దానిని తాకాడు. తరువాత జరిగినది చూసి అతను ఆశ్చర్యపడ్డాడు. బెండుల మధ్య ఆకర్షణ బలపడలేదు. బెండులు కొంత కోణంతో వేలాడసాగాయి, కానీ 2 ఒకదానికొకటి దూరంగా నెట్టుకోసాగాయి. దీనితో పెద్ద చిక్కే వచ్చిపడింది. విద్యుత్ ఈ రకంగా ప్రవర్తిస్తుందా, లేదా తాను ఉపయోగించిన గాజులో ఏమైనా లోపం ఉందా? ఒకవేళ గాజుకి బదులు వేరే పదార్థాన్ని ఉపయోగించాలేమో. అప్పుడు 1 గుగ్గిలం కడ్డీని తీసుకుని దానిని ఉన్నిగుడ్డతో రుద్దాడు. ఎందుకంటే గుగ్గిలం మీద సిల్క్ కంటే ఉన్ని బాగా పనిచేస్తుంది. ఒకసారి గుగ్గిలం విద్యుదీకరణ చెందిన తరువాత దానిని 2 బెండు ముక్కలకు తాకించాడు. ఇప్పుడు కూడా ఒకదానికొకటి దూరంగా నెట్టుకున్నాయి. డూఫే చేసిన మరో ప్రయోగం ఉంది. గాజు కడ్డీని సిల్కు గుడ్డతో రుద్ది 1 బెండును తాకించాడు. తరువాత గుగ్గిలం కడ్డీని ఉన్నితో రుద్ది దీనిని వేరొక బెండుకు తాకించాడు. ఇప్పుడు 2 బెండులు విద్యుత్ ద్రవంతో నిండి ఒకదానికొకటి ఆకర్షించుకున్నాయి. డూఫే 2 రకాల విద్యుత్ ద్రవాలు ఉన్నాయని నిర్ణయించాడు. 1 రకం గాజు గొట్టాన్ని రుద్దినప్పుడు నిండిన విద్యుత్, దీనిని గాజు విద్యుత్ ద్రవం అని అనుకుందాం. 2వ రకం గుగ్గిలం విద్యుత్ ద్రవం. ఇది గుగ్గిలం కడ్డీని ఉనితో రుద్దినప్పుడు నిండేది. 2 బెండులు ఒకే రకమైన ద్రవంతో నింపినప్పుడు అవి ఒకదానినొకటి నెట్టుకోసాగాయి. ఒకవేళ వేరువేరు ద్రవాలతో నింపినప్పుడు అవి ఒకదానినొకటి ఆకర్షించుకోసాగాయి. దీనికోసం డూఫే ఇంకా ప్రయోగాలు చేయసాగాడు. విద్యుదీకరణం చెందిన గాజు కడ్డీని 1 బెండుకు తాకించాడు. ఈ బెండులో నిండిన ద్రవాన్ని గాజు విద్యుత్ ద్రవం అనుకుందాం. తరువాత గాజు కడ్డీని దూరంగా చేసి నెమ్మదిగా బెండుకు దగ్గరగా తెచ్చినప్పుడు ఒకదానినొకటి దూరంగా నెట్టుకోసాగాయి, అనగా వికర్షణ ఏర్పడింది. ఎందుకంటే గాజు కడ్డీ మరియు బెండు ఒకే రకమైన ద్రవంతో నిండి ఉన్నాయి. కాబట్టి బెండు ముక్కను గాజు కడ్డీ దూరంగా నెట్టింది. ఇప్పుడు ఇదే బెండు దగ్గరికి విద్యుదీకరణం చెందిన గుగ్గిలం కడ్డీని తెచ్చినప్పుడు బెండు ఆకర్షింపబడింది. బెండు గుగ్గిలం కడ్డీ వైపు చేరటానికి మొగ్గు చూపింది. ఇప్పుడు మొదట ఉపయోగించిన బెండును గుగ్గిలం కడ్డీలో గల విద్యుత్ ద్రవంతో నింపినప్పుడు పైన జరిగిన చర్యలన్నీ వ్యతిరేకంగా జరిగాయి. బెండు బంతి గుగ్గిలం కడ్డీని వికర్షించింది మరియు గాజు కడ్డీని ఆకర్షించింది. డూఫే ఇతర పదార్థాలపైన కూడా ప్రయోగాలు చేయసాగాడు. ఎప్పుడైనా ఏదైనా వస్తువును విద్యుదీకరణం కావించినప్పుడు అది గాజు విద్యుత్ ద్రవంతో నింపిన వస్తువులా కానీ, లేదా గుగ్గిలం విద్యుత్ ద్రవంతో నింపిన వస్తువులా కానీ ప్రవర్తించేది. ఈ 2 రకాల విద్యుత్ ద్రవాలు మాత్రమే ఉన్నాయి. 3వ రకం విద్యుత్ ద్రవం లేదు. ఇదే సమయంలో చిన్న వస్తువులలో పెద్ద మొత్తంలో విద్యుత్ని బంధించడానికి ప్రయోగాలు కొనసాగేవి. ఉదాహరణకి 1745లో గాజు జాడీలతో ప్రయోగాలను చేయడం ప్రారంభించారు. ఈ గాజు జాడీల లోపలి భాగం పాక్షికంగాను మరియు వెలుపల భాగాన పలుచుగాను లోహపు పూత పూసేవారు. తెరచి ఉన్న జాడీని బెండుతో మూసేవారు. 1 ఇత్తడి కడ్డీకి అడుగు భాగాన ఇత్తడి గొలుసును అమర్చి దీనిని బెండు బిరడా గుండా పోనిచ్చి ఇత్తడి గొలుసు జాడీ అడుగు భాగానికి తాకినట్లు అమర్చితే ఇత్తడి గొలుసు జాడీకి అడుగు భాగాన గల లోహపు పూతను తాకుతుంది.